అత తృతీయాష్ట అష్టమ ప్రశ్న ప్రారంభ. సాంగ్రహణ్యేష్ట్యాగచతే ఇమాం జనతాగం సంగృహ్ణానేతి ద్వాదశారత్నేరశనా భవతి ద్వాదశ మాసా సంవత్సర సంవత్సరమేవరుంధే మౌంజీ భవతి ఓర్గ్వైమంజాహ ఊర్జమేవరుంధే చిత్రానక్షత్రం భవతి చిత్రం వా ఏతత్కర్మ యదశ్వమేధ సమృద్ధ్యై పుణ్యనామదేవ యజనమధ్యవస్యతి పుణ్యామేవ తేన కీర్తిమభిజయతి అపదాది ఋత్విజః సమావహంత్యా సుబ్రహ్మణ్యాగాహ సువర్గస్య లోకస్య సమష్ట్యై కేశశ్మశ్రువపతే నఖాని నికృంతతే గతో ధావతే స్నాతి అహతం వాసః పరిధత్తే పాప్మనోపహత్యై వాచంయత్వోపవసతి స్వర్గస్య లోకస్య గుప్తే రాత్రిం జాగరయంత ఆసతే స్వర్గస్య లోకస్య సమష్ట్యై చతుష్టయ ఆపో భవంతి చతుశ్శఫో వా అశ్వః ప్రజాపత్యః సమృద్ధ్యై రాదిభ్యః సమాభృతా భవంతి దిక్షు వా ఆపః అన్నం వా ఆపః అద్భ్యో వా అన్నం జాయతే యదేవాద్భ్యోన్నం జాయతే తదవరుంధే తాసు బ్రహ్మౌదనం పచతి రేత ఏవ తద్దధాతి చతుశ్శరావో భవతి దిక్ష్వేవ ప్రతిష్ఠతి భరతో రుక్మో భవతః భరత ఏవాస్మిన్ రుచం దధాతి ఉద్ధరదిషు తత్వాయ సర్విశ్వాన్ భవతి మేధ్యత్వాయ చత్వార ఆరుషేదాః ప్రాశ్నంతి దిశామేవ జ్యోతిషజుహోతి చత్వారి హిరణ్యాని దదాతి దిశామేవ జ్యోతి విశ్వవరుంధే రాజ్యమక్షిష్యతే తస్మిన్ రశనాన్ వినక్తి ప్రజాపతిర్వాహోదనః రేత ఆజ్యం యదాజ్యే రశనాన్ వినక్తి ప్రజాపతిమేవ రేత సా సమర్థయతి గర్భమయీరశమా భవతి బహువా ఏష కుచరో మేధ్యముపగచ్చతి యదశ్వః పవిత్రం వై దర్భాః యద్దర్భమయీరశమా భవతి పునాత్యేవైనం పూతమేనం మేధ్యమానభతే అశ్వస్య వా ఆరబ్ధస్య మహిమోదక్రామత్ సమహర్తిజః ప్రావిశత్ తన్మహర్తిజాం మహర్తిక్త్వాం యన్మహర్తిజః ప్రాశ్నంతి మహిమానమేవాస్మిన్ తద్దధతి అశ్వస్య వా ఆలబ్ధస్య రేత ఉదక్రామత్ తత్సువర్ణగుం హిరణ్యమభవత్ యత్సువర్ణగుం హిరణ్యం దదాతి రేత ఏవ తద్దధాతి ఓదనే దదాతి రేతో వా ఓదనః రేతో హిరణ్యం రేతసైవాస్మిన్ రేతో దధాతి యో వై బ్రహ్మణే దేవేభ్యః ప్రజాపతయే ప్రతి ప్రోచ్యాశ్వం మేధ్యం బధ్నాతి ఆ దేవతాభ్యో విష్యతే ఆపీయాన్ భవతి యః ప్రతి ప్రోచ్య న దేవతాభ్యావిష్యతే వసీయాన్ భవతి యదాహ బ్రహ్మన్నశ్వం మేధ్యం భాన్ స్యామి దేవేభ్యః ప్రజాపతయే తేన రాధ్యాసమితి బ్రహ్మ వై బ్రహ్మా బ్రహ్మణ ఏవ దేవేభ్యః ప్రజాపతయే ప్రతి ప్రోచ్యాశ్వం మేధ్యం బధ్నాతి న దేవతాభ్య ఆవిష్యతే వసీయాన్ భవతి దేవస్య త్వాసవితుః ప్రసమ ఇతి రశనామాదత్తే ప్రసూత్యై అశ్వినార్బాహుభ్యామిత్యాహ అశ్వినౌ హి దేవానామధ్వర్యో ఆస్తాం ఓష్ణోహస్తాభ్యామిత్యాహయత్యై దీర్ఘం వా ఏతద్యజ్ఞస్య యదయజుష్కేణ క్రియతే ఇమామగర్భణం రశనామృతస్యేత్యధివదతి యజుష్కృత్యై యజ్ఞస్య సమృద్ధ్యై తదాహుః ద్వాదశారత్నే రశనా కర్తవ్యా త్రయోదశారత్నే రథి ఋషభో వా ఏష ఋతూనాం యత్సంవత్సరః తస్య త్రయోదశో మాసో విష్టపం ఋషభ ఏష యజ్ఞానా యదశ్వమేధః యథా వా ఋషభస్య విష్టపం ఏవమేతస్య విష్టపం త్రయోదశమరత్నికం రశనాయముపాదధాతి యథ ఋషభస్య విష్టపకం సద్యస్కరోతి తాదృగేవ తత్ పూర్వ ఆయుషి దథేషు కవ్యేత్యాహ ఆయురేవాస్మిన్ దధాతి తయా దేవాస్సుతమా బభూవరిత్యాహ భూతిమేవోపావర్తతే ఋతస్య సామన్ సరమారపంతేత్యాహ సత్యం వారితం సత్యేనైవేన మృతేనారభతే అభిధాసీత్యాహ తస్మాదశ్వమేధజాజే సర్వాణి భూతాన్యభిభవతి భువనమసీత్యాహ భూమానమేవోపైతి యంతాసీత్యాహ యంతారమేవైనం కరోతి ధర్తాసీత్యాహ ధర్తారమేవైనం కరోతి సోగ్ఞం వైశ్వానరమిత్యాహ అగ్నావేవైనం వైశ్వానరే జుహోతి సప్రథసమిత్యాహ రజయైవైనం పశుభిః ప్రథయతి స్వాహాకృతమిత్యాహ హోమ ఏవాశీషః పృథివ్యామిత్యాహ అస్యామేవైనం ప్రతిష్టాపయతి యంతారాడ్యంతాసి యమనోధర్తాసి ధరుణయిత్యాహ రూపమేవాస్యై తన్మహిమానం యాచష్టే కృష్యై త్వా క్షేమాయ త్వారయ్యై త్వా కోషాయ త్వేత్యాహ ఆశిషమేవైతామాశాస్తే స్వగా త్వా దేవేభ్య ఇత్యాహ దేవేభ్య ఏవైనగ్ని స్వగా కరోతి స్వాహా త్వా ప్రజాపతయరిత్యాహ ప్రజాపత్యో వా అశ్వః యస్యా ఏవ దేవతాయా ఆరభ్యతే తయైవైనగం సమర్థయతి యః పితురనుజాయాః పుత్రః స పురస్తాన్నయతి యో మాతురనుజాయాః పుత్రః స పశ్చాన్నయతి విశ్వం చ మేవాస్మాత్ పాప్మానం వివృహతః యో అర్వంతం జిఘాగుంసతి తమభ్యమేతి వరుణయతి శ్వానం చతురక్షం ప్రసౌతి పరోమర్తః పరశ్వేతి శునశ్చతురక్షస్య ప్రహంతి శ్వేవ వై పాప్మా భ్రాతృవ్యః పాప్మానమేవాస్య భ్రాతృవ్యగుం హంతి సైద్ధ్రకం ముసలం భవతి కర్మ కర్మైవాస్మై సాధయతి పౌగుశ్చలేయో హంతి ఉగ్గుశ్చల్వాం వై దేవాశుచన్యదధుః శుచైవాస్య శుచగుం హంతి పాప్మా వా ఏతమేప్సతేత్యాహుః యోశ్వమేధేన యజత ఇతి అశ్వస్యాధస్పదముపాస్యతి వజ్రీవాశ్వః ప్రాజాపత్యః వజ్రేణైవ పాప్మానం భ్రాతృభుజమవక్రామతి దక్షిణాపప్రావయతి పాప్మానమేవాస్మాచ్చమలమపప్రావయతి ఐషీక ఉదోహో భవతి ఆయుర్వా ఇషీకా ఆహ ఆయురేవాస్మిన్ దధతి అమృతం వా ఇషీకా ఆహ అమృతమేవాస్మిన్ దధతి వేదస శాఖోపసంబద్ధా భవతి అప్సుజో నిర్వా అశ్వః అప్సుజో వేతసః స్వాదేవేన యోనేర్నిర్మిమీతే పురస్తాత్ ప్రత్యంచమభ్యుదూహతి పురస్తాదేవాస్మిన్ ప్రదేశ్యమృతం దధాతి అహం చ త్వం చ వృత్రహన్నితి బ్రహ్మా విజమానస్య హస్తం గృహ్ణాతి బ్రహ్మక్షత్రే ఏవ సందధాతి అభిక్రత్వేంద్రభోరభజ్వన్నిత్యధ్వర్యుర్యజమానం వాచయత్యభిజిత్యై చత్వార ఋత్విజః సముక్షంతి ఆభ్య ఏవైనం చ దసర్భ్యో దిగ్భ్యోభి సమీరయంతి శరేణ రాజపుత్రైః సహాధ్వర్యుః పురస్తాత్ ప్రత్యంతిష్ఠన్ ప్రోక్షతి అనేనాశ్వేన మేధ్యేనేష్ట్వా అయగుం రాజా భృత్రం వధ్యాదితి రాజ్యం వా అధ్వర్యుః క్షత్రం రాజపుత్రః రాజ్యేనైవాస్మిన్ క్షత్రం దధాతి సదేనా రాజభిరుగ్రైః సహ బ్రహ్మా దక్షిణత ఉదం తిష్ఠన్ ప్రోక్షతి అనేనాశ్వేన మేధ్యేనేష్ట్వా అయగం రాజా ప్రతిధృష్యోస్తితి బలం వై బ్రహ్మా బలమరాజోగ్రహ బలైనైవాస్మిన్ బలం దధాతి శతేన సూతగ్రామణిభిః సహ హోతా పశ్చాత్ ప్రాంతిష్ఠన్ ప్రోక్షతి అనేనాశ్వేన మేధ్యేనేష్ట్వా అయగం రాజాస్యై విశః బహుగ్వై బహ్వశ్వాయై బహ్వజాభికాయై బహువ్రీహ్యవాయై బహుమాషతిలాయై బహుహిరణ్యాయై బహుహస్తికాయై బహుదాసపూరుషాయై రయిమత్యై పుష్టిమత్యై బహురాజస్పోషాయై రాజాస్తితి భూమా విహోతాః భూమాసూతగ్రామణ్యః భూమ్మైవాస్మిన్ భూమానం దధాతి సతేన క్షత్రసంగ్రహీతృభిః సహోద్గాతా ఉత్తరతో దక్షిణా తిష్ఠన్ ప్రోక్షతి అనేనాశ్వేన మేధ్యేనేష్ట్వా అయగం రాజా సర్వమాయువేత్తి ఆయుర్వా ఉద్గాతా ఆయుః క్షత్రసంగ్రహీతారః ఆయుషైవాస్మిన్నాయుర్దధాతి శతకం శతం భవంతి శతాయుః పురుషః శతేంద్రియః ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి చతుశ్శతా భవంతి చతస్రో దిశః దిక్ష్వేవ ప్రతిష్ఠతి యథా వై హవిషో గృహీతస్య స్కందతి ఏవం వా ఏతదశ్వస్య స్కందతి యన్నిక్తమనాలబ్ధముత్సృజంతి యత్స్తోక్యా అన్వాః సర్వహుతమేవైనం కరోత్యస్కందాయ అస్కందగం హి తత్ యద్ధుతస్య స్కందతి సహస్రమన్వాః సహస్రసంవితః సువర్గో లోకః సువర్గస్య లోకస్యాభిజిత్యై యత్పరిమితా అనుబ్రూయాత్ పరిమితమవరుంధీత అపరిమితాన్వాః అపరిమితః సువర్గో లోకః సువర్గస్య లోకస్య సమష్ట్యై స్తోక్యాజుహోతి యా ఏవ వర్షా ఆపః తా అవరుంధే అస్యాంజుహోతి ఇయం వా అగ్నిర్వైశ్వానరః అస్యామేవైనాః ప్రతిష్ఠాపయతి ఉవాచః ప్రజాపతిః స్తోక్యాసు వా అహమశ్వమేధకం సగ్స్థాపయామి తేన తతః సగ్స్థితేన చరామీతి అగ్నయే స్వాహేత్యాహ అగ్నయ ఏవైనం జుహోతి సోమాయ స్వాహేత్యాహ సోమాయైవైనం జుహోతి సవిత్రే స్వాహేత్యాహ సవిత్ర ఏవైనం జుహోతి సరస్వత్యై స్వాహేత్యాహ సరస్వత్యా ఏవైనం జుహోతి ఊష్ణే స్వాహేత్యాహ ఊష్ణ ఏవైనం జుహోతి బృహస్పతయే స్వాహేత్యాహ బృహస్పతయ ఏవైనం జుహోతి అపాం మోదాయ స్వాహేత్యాహ అభ్య ఏవైనం జుహోతి వాయవే స్వాహేత్యాహ వాయవ ఏవైనం జుహోతి మిత్రాయ స్వాహేత్యాహ మిత్రాయైవైనం జుహోతి వరుణాయ స్వాహేత్యాహ వరుణాయైవైనం జుహోతి ఏతాభ్య ఏవైనం దేవతాభ్యో జుహోతి దశదశ సంపాదం జుహోతి దశాక్షరా విరాట్ అన్నం విరాట్ విరాజైవాన్నాద్యమవరుంధే ప్రవా ఏషోస్మాల్లోకాచ్యవతే యః పరాచీరాహుతేర్జుహోతి పునః పునరభ్యామర్తం జుహోతి అస్మిన్నేవ లోకే ప్రతిష్ఠతి ఏతాగం హవాపసోశ్వమేధస్య సగ్స్థితిముగాచాస్కందాయ అస్కందగం హి తత్ యద్యజ్ఞస్య సగ్స్థితస్య స్కందతి ప్రజాపతయే త్వాదిష్టం ప్రోక్షామీతి పురస్తాత్ ప్రత్యంగిష్టం ప్రోక్షతి ప్రజాపతిర్వై దేవానామన్నాదో వీర్యావాన్ అన్నాద్యమేవాస్మిన్ వీర్యం దధాతి తస్మాదశ్వః పశూనామన్నాదో వీర్యావత్తమః ఇంద్రాగ్నిభ్యాంతేతి దక్షిణతః ఇంద్రాగ్నేవై దేవానామోదిష్టౌ బలిష్టౌ ఓజ ఏవాస్మిన్ బలం దధాతి తస్మాదశ్వః పశూనామోదిష్టో బలిష్ఠః వాయవేత్తేతి పశ్చాత్ వాయుర్వే దేవానామాశుస్సారసారితమః జవమేవాస్మిన్ దధాతి తస్మాదశ్వః పశూనామాశుస్సారసారితమః విశ్వేభ్యస్త్వా దేవేభ్య ఇత్యుత్తరతః విశ్వే వై దేవా దేవానాం యశస్వితమాః యశ ఏవాస్మిన్ దధాతి తస్మాదశ్వః పశూనాం యశస్వితమః దేవేభ్యస్తేత్యశస్తాత్ దేవా వై దేవానామపచితతమాః అపచితిమేవాస్మిన్ దధాతి తస్మాదశ్వః పశూనామపచితతమః సర్వేభ్యస్త్వా దేవేభ్యరిత్యుపరిష్టాత్ సర్వే వై దేవాస్త్విషిమంతో హరస్వినః ఋషిమేవాస్మిన్ హరో దధాతి తస్మాదశ్వః పశూనాం ఋషిమాన్ హరస్వితమః దివే త్వాంతరిక్షాయ త్వా పృథివ్యై త్వేత్యాహ ఏభ్య ఏవైనం లోకేభ్యః ప్రోక్షతి సతే త్వాభ్యస్పోషధేభ్యస్త్వా విశ్వేభ్యస్త్వా భూతేభ్య ఇత్యాహ తస్మాదశ్వమేధజాతి నరుం సర్వాణి భూతాన్యుపజీవంతి బ్రహ్మవాదినా వదంతి యత్ప్రాజాపత్యోశ్వః అథ కస్మాదేన మన్యాభ్యో దేవతాభ్యోభిప్రోక్షతీతి అశ్వే వై సర్వా దేవతా అన్వాయత్తాః తయ్యద్విశ్వేభ్యస్త్వా భూతేభ్య ఇతి ప్రోక్షతి దేవత ఏవాస్మిన్నన్వాజాతయతి తస్మాదశ్వే సర్వా దేవత అన్వాయత్తాః యథా వై హరిషో గృహీతస్య స్కందతి ఏవం వా ఏతదశ్వస్య స్కందతి యత్ ప్రోక్షితమనాలబ్ధముత్సృజంతి యదశ్వచరితాని జుహోతి సర్వహుతమేవైనం కరోత్యస్కందాయ అస్కందకం హి తత్ యద్ధుతస్య స్కందతి ఈంకారాయ స్వాహేంకృతాయ స్వాహేత్యాహ ఏతాని వా అశ్వచరితాని చరితైరేవైనకం సమర్థయతి తదాహుః అనాహుతయో వా అశ్వచరితాని నైతాహోతవ్యా ఇతి అథో ఖల్వాహుః హోతవ్యా ఏవ అత్ర వావైవం విద్వానశ్వమేధకం సగ్స్థాపయతి యదశ్వచరితాని జుహోతి తస్మాద్ధోతవ్యా ఇతి బహిర్ధావా ఏనమేతదాయతనాద్దధాతి భ్రాతృద్వయమస్మై జనయతి యస్యాదాయతనేన్యత్రాగ్నేరాహుతేర్జుహోతి సావిత్ర్యా ఇష్ట్యాః పురస్తాత్ సృష్టకృతః ఆహవనీయేష్వచరితాని జుహోతి ఆయతన ఏవాస్యాహుతేర్జుహోతి నాస్మై భ్రాతృభుజం జనయతి తదాహో యజ్ఞముఖే హోతవ్యా ఆహ యజ్ఞస్య కృత్యై సువర్గస్య లోకస్యానుఖ్యాత్యా ఇతి అథో ఖల్వాహుః యద్యజ్ఞముఖే యజ్ఞముఖే జుహుజాత్ పశుభిర్యజమానం వ్యర్థయేత్ అవసువర్గాల్లోకాత్ పద్యేత పాపీయాన్ స్యాదితి సకృదేవ హోతవ్యా ఆహ నగజమానం పశుభిర్వ్యర్థయతి అభిసువర్గం లోకం జయతి న పాపీయాన్ భవతి అష్టాచత్వారికం శతమశ్వరూపాణి జుహోతి అష్టాచత్వారికం శతక్షరా జగతి జాగతోశ్వః ప్రజాపత్యః సమృద్ధ్యై ఏకమతిరిక్తం జుహోతి తస్మాదేకః ప్రజాస్పర్ధకః విభోర్మాత్రా ప్రభోః పిత్రేత్యాహ ఇయం వై మాతా అసౌ పితా ఆభ్యామే వైనం పరిదాతి అశ్వసి హయోసీత్యాహ శాస్త్యేవైనమేతత్ తస్మాచ్ఛిష్టాః ప్రజాజాయంతే అత్యోసీత్యాహ తస్మాదశ్వస్సర్వాన్ పశూనత్యేతి తస్మాదశ్వస్సర్వేషాం పశూనాగశ్రేష్ట్యం గచ్చతి ప్రేషశ్రేష్ట్యమాప్నోతి య ఏవం వేద నరోస్యర్వాసి సప్తిరసి వాజ్యసీత్యాహ రూపమేవాస్యై తన్మహిమానం యాచష్టే యజుర్నామాసీత్యాహ ఏతద్వా అశ్వస్య ప్రియన్నామధేయం ప్రియేణైవైనం నామధేయేనాభివదతి తస్మాదప్యామిత్రౌ సంగత్య నామ్నా చేద్ధయేతి మిత్రమేవ భవతః ఆదిత్యానాం పత్వాన్ విహీత్యాహ ఆదిత్యానేవైనం గమయతి అగ్నయే స్వాహా స్వాహేంద్రాగ్నిభ్యామితి పూర్వహోమాం జుహోతి పూర్వ ఏవద్విషంతం భ్రాతృభుజమతిక్రామతి భూరసి భువే త్వా భవ్యాయ త్వా భవిష్యతే త్వేత్యుత్సృజతి సర్వత్వాయ దేవా ఆశాపానా ఏతం దేవేభ్యో సంవేధాయ ప్రోక్షితం గోపాయతేత్యాహ సదం వేదప్యారాజపుత్రా దేవా ఆశాపానాః తేభ్య ఏవైనం పరిదాతి ఈశ్వరో వా అశ్వః ప్రముగ్ధః పరాం పరావతం గంతోః విహృతి స్వాహేహ విహృతి స్వాహేహరంతి స్వాహేహరమతి స్వాహేతి చదృషుపత్సుజుహోతి ఏతావా అశ్వస్య బంధనం తాభిరేవైనం బధ్నాతి తస్మాదశ్వః ప్రముక్తో బంధనమాగచ్చతి తస్మాదశ్వః ప్రముక్తో బంధనం నజహాతి రాష్ట్రం వా అశ్వమేధః రాష్ట్రే ఖలు వా ఏతే వ్యాయచ్ఛంతే ఏష్వం మేధ్యగుం రక్షంతే తేషాయ ఉదృచం గచ్చంతి రాష్ట్రా దేవతే రాష్ట్రం గచ్చంతి అథయ ఉదృచం న గచ్చంతి రాష్ట్రా దేవతే వ్యవచ్ఛిద్యంతే పరా వా ఏష శిక్ష్యతే యో బలోశ్వమేధేన యజతే యదమిత్రా అశ్వం విందేరన్ హన్యేతాస్య యజ్ఞః చతుశ్శతా రక్షంతి యజ్ఞస్యాఘాతాయ అథాన్యమానేజ ప్రోక్షేయః సైవ తతః ప్రాయశ్చిత్తిః ప్రజాపతిరకామయతాశ్వమేధేన యజేయేతి సతపోతప్యత తస్య తే పానస్య సప్తాత్మనో దేవతా ఉదక్రామన్ సా దీక్షా భవత్ స ఏతాని వైశ్వదేవాన్యపశ్యత్ తాన్యజుహోత్ తైర్వై స దీక్షామవారుంధ యద్వైశ్వదేవాని జుహోతి దీక్షామేవ తైర్యజమానో వరుంధే సప్తజుహోతి సప్తహితా దేవత ఉదక్రామన్ అన్వహం జుహోతి అన్వహమేవ దీక్షామవరుంధే త్రీణి వైశ్వదేవాని జుహోతి చత్వారో గ్రహణాని సప్త సంపద్యంతే సప్తవేషీర్షణ్యాః ప్రాణాః ప్రాణాదీక్షా ప్రాణైరేవ ప్రాణాన్ దీక్షామవరుంధే ఏకవింశతిం వైశ్వదేవాని జుహోతి ఏకవింశతిర్వై దేవలోకాః ద్వాదశమాసాః పంచర్తవః త్రయ ఇమే లోకాః అసావాదిత్య ఏకవింశః ఏష సువర్గో లోకః తద్దైవ్యం క్షత్రాం సాశ్రీః తద్బ్రధ్నస్య విష్టపం తత్స్వారాజ్యముచ్యతే త్రిగంశతమోద్గ్రహణాని జుహోతి త్రిగంశతక్షరా విరాట్ అన్నం విరాట్ విరాజైవాన్నాద్యమవరుంధే త్రేధా విభజ్య దేవతాన్ జుహోతి ద్యావృతో వై దేవాః ద్యావృత ఇమే లోకాః ఏషాం లోకానామాప్త్యై ఏషాం లోకానాం క్లుప్త్యై అపవా ఏతస్మాత్ ప్రాణాః క్రామంతి యో దీక్షాపతిరేచయతి సప్తాహం ప్రచరంతి సప్తవీశీర్షణ్యాః ప్రాణాః ప్రాణాదీక్షా ప్రాణైరేవ ప్రాణాన్ దీక్షామవరుంధే పూర్ణాహుతిముత్తమాం జుహోతి సర్వం వై పూర్ణాహుతిః సర్వమేవాప్నోతి అథో ఇయం వై పూర్ణాహుతిః అస్యామేవ ప్రతిష్ఠతి ప్రజాపతిరశ్వమేధమసృజత తగం సృష్టం న కించనోదయచ్చత్ తం వైశ్వదేవాన్యేవోదయచ్చన్ యద్వైశ్వదేవాని జుహోతి యజ్ఞస్యోద్యత్యై స్వాహాధిమాధీతాయ స్వాహా స్వాహాధీతం మనసే స్వాహా స్వాహా మనః ప్రజాపతయే స్వాహా కాయ స్వాహా కస్మై స్వాహా కతమస్మై స్వాహేతి ప్రజాపత్యే ముఖ్యే భవతః ప్రజాపతిముఖాభిరేవైనం దేవతాభిరుధ్యక్షతే అదిత్యై స్వాహాదిత్యై మహ్యై స్వాహాదిత్యై సమృఢే కాయై స్వాహేత్యాహ ఇయం వా అదితిః అస్యా ఏవైనం ప్రతిష్టాయోద్యక్షతే సరస్వత్యై స్వాహా సరస్వత్యై బృహత్యై స్వాహా సరస్వత్యై పావకాయై స్వాహేత్యాహ మాగ్వై సరస్వతీ పాచైవైనముద్యక్షతే పూష్ణే స్వాహా పూష్ణే ప్రపచ్చాయ స్వాహా పూష్ణే నరంధిషాయ స్వాహేత్యాహ పశవో వై పూషా పశుభిరేవైనముద్యక్షతే త్వష్ట్రే స్వాహాత్వష్ట్రే తురీపాయ స్వాహాత్వష్ట్రే పునరూపాయ స్వాహేత్యాహ త్వష్టావీ పశూనాం మిథునానాగుం రూపకృత్ రూపమేవ పశుషు దధాతి అథో రూపైరేవైనముద్యచ్చతే విష్ణవే స్వాహా విష్ణవేను ఖర్యపాయ స్వాహా విష్ణవేను భోజపాయ స్వాహేత్యాహ యజ్ఞో వై విష్ణు యజ్ఞాయై వైనముద్యచ్చతే పూర్ణాహుతిముత్తమాంజుహోతి ప్రత్యుత్తబ్ధే స జత్వాయ సావిత్రమష్టాకపాలం ప్రాతర్నిర్భవతి అష్టాక్షరా గాయత్రీ గాయత్రం ప్రాతస్సవనం ప్రాతస్సవనాదేవీనం గాయత్రిగాశ్చంద్రసోధి నిర్మిమీతే అథో ప్రాతస్సవనమేవ తేనాప్నోతి గాయత్రీం ఛందః సవిత్రే ప్రసవిత్ర ఏకాదశకపాలం మధ్యం దినే ఏకాదశాక్షరాత్రిష్టుప్ ప్రేష్టుభం మాధ్యం దినగం సవనం మాధ్యం దినా దేవే నగం సవనాత్రిష్టుభశ్చందసోధి నిర్మిమీతే అసో మాధ్యం దినమేవ సవనం తేనాప్నోతి త్రిష్టుభం ఛందః సవిత్ర ఆసవిత్రే ద్వాదశకపాలమపరాణ్యే ద్వాదశాక్షరా జగతి జాగతం తృతీయ సవనం తృతీయ సవనాదేవైనం జగత్యాశ్చందసోధి నిర్మిమీతే అథో తృతీయ సవనమేవ తేనాప్నోతి జగతీం ఛందః ఈశ్వరో వా అశ్వః ప్రముగ్ధః పరాంపరావతం గంతో ఇహ ధృతి స్వాహేహ విధృతి స్వాహే హరంతి స్వాహే హరమతి స్వాహేతి చతస్ర ఆహుతేర్జుహోతి చతస్రో దిశః దిగ్భిరేవైనం పరిగృహ్ణాతి ఆశ్వత్థో వ్రజో భవతి ప్రజాపతిర్దేవేభ్యో నిరాజత అశ్వరూపం కృత్వా సోశ్వత్థే సంవత్సరమతిష్ఠత్ తదశ్వత్థస్యాశ్వత్థత్వం యదాశ్వత్థో వ్రజో భవతి స్వ ఏవైనయ్యో నో ప్రతిష్టాపయతి ఆ బ్రహ్మన్ బ్రాహ్మణో బ్రహ్మవర్చసే జాయతామిత్యాహ బ్రాహ్మణ ఏవ బ్రహ్మవర్చసం దధాతి తస్మాత్ పురా బ్రాహ్మణో బ్రహ్మవర్చస్య జాయత ఆస్మిన్ రాష్ట్రే రాజన్య ఇషవ్యశూరో మహారథో జాయతామిత్యాహ రాజన్య ఏవ శౌర్యం మహిమానం దధాతి తస్మాత్పురా రాజన్య ఇషవ్యశూరో మహారథో జాయత దోగ్ధీధేనరిత్యాహ ధేన్వామేవ పయో దధాతి తస్మాత్పురా దోగ్ధీధేనురజాయత వోఢానడ్వానిత్యాహ అనడుహ్యేవ వీర్యం దధాతి తస్మాత్పురా వోఢానడ్వానజాయత ఆశః సప్తిరిత్యాహ అశ్వ ఏవ జవం దధాతి తస్మాత్పురాశురశ్వో జాయత పురంధిర్యోషేత్యాహ యోషిత్యేవ రూపం దధాతి తస్మాత్ స్త్రీయువతిః ప్రియా భావుకా జిష్ణోరథేష్ఠా ఇత్యాహ ఆహ వై తత్ర జిష్ణోరథేష్ఠా జాయతే యత్రైతేన యజ్ఞేన గజంతే సభే యోయువేత్యాహ యో వై పూర్వవయసి స సభే యోయువా తస్మాద్యువాపుమాన్ ప్రియో భావుకః ఆస్య యజమానస్య వీరో జాయతామిత్యాహ ఆహ వేదత్ర యజమానస్య వీరో జాయతే యత్రైతేన యజ్ఞేన గజంతే నికామే నికామేనః పర్జన్యో వర్షత్యిత్యాహ నికామే నికామే హవేతత్ర పర్జన్యో వర్షతి యత్రైతేన యజ్ఞేన గజంతే హరిణ్యో న ఓషధయః పచ్యంతామిత్యాహ హరిణ్యో హవైతత్ర ఔషధయః పచ్యంతే యత్రైతేన యజ్ఞేన గజంతే యోగక్షేమో నః కల్పతామిత్యాహ కల్పతే హవైతత్ర ప్రజాభ్యో యోగక్షేమః యత్రైతేన యజ్ఞేన గజంతే ప్రజాపతిర్దేవేభ్యో యజ్ఞాన్వ్యాదిశత్ స ఆత్మన్నశ్వమేధమధత్త తన్ దేవా అబ్రువన్ ఏష వావ యజ్ఞః యదశ్వమేధః అప్యేవనోత్రాస్తితి ఏభ్య ఏతానన్న హోమాన్ ప్రాయచ్ఛత్ తానజుహోత్ తైర్వై స దేవాన ప్రీణాత్ యదన్న హోమాన్ జుహోతి దేవానేవతైర్యజమానః ప్రీణాతి ఆజ్యేన జుహోతి అగ్నేర్వా ఏతద్రూపం యదాజ్యం యదాజ్యేన జుహోతి అగ్నిమేవ తత్ప్రీణాతి మధునా జుహోతి మహత్యైవా ఏతద్దేవతాయే రూపం యన్మధునా జుహోతి మహతీమేవ తద్దేవతాం ప్రీణాతి తండులైర్జుహోతి పశూనాం వా ఏతద్రూపం యత్తండులాః యత్తండులైర్జుహోతి పశూనేవ తత్ప్రీణాతి పృథుకైర్జుహోతి రుద్రాణాం వా ఏతద్రూపం యత్పృథుకాః యత్పృథుకైర్జుహోతి రుద్రాణేవ తత్ప్రీణాతి లాజైర్జుహోతి ఆదిత్యానాం వా ఏతద్రూపం యల్లాజాః యల్లాజైర్జుహోతి ఆదిత్యానేవ తత్ప్రీణాతి తరంభైర్జుహోతి విశ్వేషాం వా ఏతద్దేవానాగం రూపం యత్కరంభాః యత్కరంభైర్జుహోతి విశ్వానేవ తద్దేవాన్ ప్రీణాతి ధానాభిర్జుహోతి నక్షత్రాణాం వా ఏతద్రూపం యద్ధానాః యద్ధానాభిర్జుహోతి నక్షత్రాణ్యేవ తత్ప్రీణాతి సక్తుభిర్జుహోతి ప్రజాపతేర్వా ఏతద్రూపం యత్సక్తవః యత్సక్తుభిర్జుహోతి ప్రజాపతిమేవ తత్ప్రీణాతి మసోస్యైర్జుహోతి సర్వాసాం వా ఏతద్దేవతానాగం రూపం యన్మసోస్యాని యన్మసోస్యైర్జుహోతి సర్వా ఏవ తద్దేవతాః ప్రీణాతి ప్రియంగుతండులైర్జుహోతి ప్రియాంగాః వైనామైతే ఏతైర్వై దేవాః స్వస్యాంగాని సమదధుః యత్ప్రియంగుతండులైర్జుహోతి అశ్వస్యైవాంగాని సందధాతి దశాన్నాని జుహోతి దశాక్షరా విరాట్ విరాట్ కృష్ణస్యాన్నాద్యస్యావరుధ్యై ప్రజాపతిరశ్వమేధమసృజత తగం సృష్టగం రక్షాగస్య జిఘాగుంసాన్ సజేతాన్ ప్రజాపతిర్నక్తగం హోమానవశ్యత్ తానజుహోత్ తైర్వై స యజ్ఞాద్రక్షాగస్య పాహన్ యన్నక్తగం హోమాన్ జుహోతి యజ్ఞాదేవతైర్యజమానో రక్షాగస్య పహంతి ఆజ్యేన జుహోతి వజ్రో వా ఆజ్యం వజ్రేణైవ యజ్ఞాద్రక్షాగస్య పహంతి ఆజ్యస్య ప్రతిపదం కరోతి ప్రాణో వా ఆజ్యం ముఖత ఏవాస్య ప్రాణం దధాతి అన్నహోమాన్ జుహోతి శరీరవదేవావరుంధే నియత్యాసం జుహోతి ఉభయస్యావరుధ్యై నక్తం జుహోతి రక్షసామపహత్యై ఆజ్యేనాంతతో జుహోతి ప్రాణో వా ఆజ్యం ఉభయత ఏవాస్య ప్రాణం దధాతి పురస్తాచ్చోపరిష్టాచ్చ ఏకస్మై స్వాహేత్యాహ అస్మిన్నేవ లోకే ప్రతిష్ఠతి ద్వాభ్యాగ స్వాహేత్యాహ అముష్మిన్నేవ లోకే ప్రతిష్ఠతి ఉభయోరేవ లోకయోః ప్రతిష్ఠతి అస్మిగ్గిశ్చాముష్మిగ్గిశ్చ శతాయ స్వాహేత్యాహ శతాయుర్వే పురుషః శతవీర్యః ఆయురేవ వీర్యమవరుంధే సహస్రాయ స్వాహేత్యాహ ఆయుర్వే సహస్రం ఆయురేవావరుంధే సర్వస్మై స్వాహేత్యాహ అపరిమితమేవావరుంధే ప్రజాపతిం వా ఏషయేప్సతీత్యాహుః యోశ్వమేధేన యజత ఇతి అథో ఆహుః సర్వాణి భూతానీతి ఏకస్మై స్వాహేత్యాహ ప్రజాపతిర్వా ఏకః తమేవాప్నోతి ఏకస్మై స్వాహా ద్వాభ్యాగస్వాహేత్యభిపూర్వమాహుతేర్జుహోతి అభిపూర్వమేవ సువర్గం లోకమేతి ఏకోత్తరం జుహోతి ఏకవదేవ సువర్గం లోకమేతి సంతతం జుహోతి సువర్గస్య లోకస్య సంతత్యై శతాయ స్వాహేత్యాహ శతాయుర్వే పురుషః శతవీర్యః ఆయురేవ వీర్యమవరుంధే సహస్రాయ స్వాహేత్యాహ ఆయుర్వై సహస్రం ఆయురేవావరుంధే అయుతాయ స్వాహ నయుతాయ స్వాహ ప్రయుతాయ స్వాహేత్యాహ త్రయ ఇమే లోకాః ఇమానేవ లోకానవరుంధే అర్బుదాయ స్వాహేత్యాహ వాగ్వా అర్బుదం వాచమేవావరుంధే న్యర్బుదాయ స్వాహేత్యాహ యో వై వాచో భూమా తన్యర్బుదం వాచ ఏవ భూమానమవరుంధే సముద్రాయ స్వాహేత్యాహ సముద్రమేవాప్నోతి మధ్యాయ స్వాహేత్యాహ మధ్యమేవాప్నోతి అంతాయ స్వాహేత్యాహ అంతమేవాప్నోతి పరార్ధాయ స్వాహేత్యాహ పరార్ధమేవాప్నోతి ఉషసే స్వాహావ్యష్ట్యై స్వాహేత్యాహ రాత్రిర్వా ఉషాః అహర్వ్యష్టిః అహోరాత్రే ఏవావరుంధే అథో అహోరాత్రయోరేవ ప్రతిష్ఠతి తాయదుభయేర్దివానక్తం వాజుహుయాత్ అహోరాత్రే మోహయేత్ ఉషసే స్వాహావ్యష్ట్యే స్వాహోదేష్యతే స్వాహోద్యతే స్వాహేత్యనుదితే జుహోతి ఉదితాయ స్వాహ సువర్గాయ స్వాహ లోకాయ స్వాహేత్యుదితే జుహోతి అహోరాత్రయోరభ్యతి మోహాయ విభోర్మాత్రా ప్రభోస్త్రేత్యశ్వనామాని జుహోతి ఉభయోరేవైనం లోకయోర్నామధేయంగమయతి ఆయనాయ స్వాహ ప్రాయణాయ స్వాహేత్యుద్రావాంజుహోతి సర్వమేవై నమస్కన్నగం సువర్గం లోకం గమయతి అర్ణయే స్వాహ సోమాయ స్వాహేతి పూర్వహోమాంజుహోతి పూర్వదేవ ద్విషంతం భ్రాతృయమతిక్రామతి పృథివ్యే స్వాహాంతరిక్షాయ స్వాహేత్యాహ యథాయజురేవైతత్ అగ్నయే స్వాహ సోమాయ స్వాహేతి పూర్వదీక్షా జుహోతి పూర్వరేవ ద్విషంతం భ్రాతృయమతిక్రామతి పృథివ్యే స్వాహాంతరిక్షాయ స్వాహేత్యేక విగుంశినీందీక్షాంజుహోతి ఏక విగుంశతిరవై దేవలోకాః ద్వాదశమాసాః పంచర్తవః త్రయ ఇమే లోకాః అసావాదిత్యేక విగుంశః ఏష సువర్గో లోకః స్వర్గస్య లోకస్య సమష్ట్యై భువో దేవానాం కర్మణేత్యుతదీక్షా జుహోతి ఋతూనేవాస్మై కల్పయతి అగ్నయే స్వాహ వాయవే స్వాహేతి జుహోత్యనంతరిత్యై అర్వాణ్యజ్ఞసంక్రామత్తిత్యాప్తేర్జుహోతి స్వర్గస్య లోకస్యాప్తే భూతం భవ్యం భవిష్యతి పర్యాప్తేర్జుహోతి స్వర్గస్య లోకస్య పర్యాప్తే ఆమే గృహాభవంతిత్యాభోర్జుహోతి స్వర్గస్య లోకస్యాభూత్యై అగ్నినాతపోన్వభవమిత్యనుభోర్జుహోతి స్వర్గస్య లోకస్యానుభూత్యై స్వాహాధిమాధీతాయ స్వాహేతి సమస్తాని వైశ్వదేవాని జుహోతి సమస్తమేవ ద్విషంతం భ్రాతృయమతిక్రామతి దభ్య స్వాహనోభ్యాగ స్వాహేత్యంగహోమాంజుహోతి అంగే అంగే వై పురుషస్య పాప్మోపశ్రిష్టః అంగాదంగాదేవైనం పాప్మనస్తేన ముంచతి అంచేతాయ స్వాహ కృష్ణాయ స్వాహ శ్వేతాయ స్వాహేత్యశ్వరూపాణి జుహోతి రూపైరేవైనకం సమర్థయతి ఓషధేభ్య స్వాహామూలేభ్య స్వాహేత్యోషధి హోమాంజుహోతి వైయో వా ఓషధయః పుష్పేభ్యోన్యాః ఫలం గృహ్ణంతి మూలేభ్యోన్యాః తా ఏవోభజీరవరుంధే వనస్పతిర్భ్య స్వాహేతి వనస్పతి హోమాంజుహోతి ఆరణ్యస్యాన్నాద్యస్యావరుద్ధ్యై మేషస్వాపచతైరవత్విత్యపావ్యాని జుహోతి ప్రాణా వై దేవా అపావ్యాః ప్రాణానేవావరుంధే కోప్యాభ్య స్వాహాభ్య స్వాహేత్యపాగం హోమాంజుహోతి అప్సు వా ఆపః అన్నం వా ఆపః అభ్యో వా అన్నం జాయతే యదేవాభ్యోన్నం జాయతే తదవరుంధే అంభాగంసి జుహోతి అయం వై లోకాంభాగంసి తస్యవసమోధిపతయః అగ్నిర్జ్యోతిః యదంభాగుంసి జుహోతి ఇమమేవ లోకమవరుంధే. వసూనాగుంసాయుధ్యం గచ్చతి అగ్నిం జ్యోతిరవరుంధే. నభాగుంసి జుహోతి అంతరిక్షం వై నభాగుంసి తస్య రుద్రా అధిపతయః. వాయుర్జ్యోతిః యన్నభాగుంసి జుహోతి అంతరిక్షమేవావరుంధే. రుద్రాణాగుంసాయుధ్యం గచ్చతి వాయుం జ్యోతిరవరుంధే. మహాగుంసి జుహోతి అసౌ వై లోకో మహాగుంసి తస్యాదిత్యా అధిపతయః. సూర్యోజ్యోతిః యన్మహాగుంసి జుహోతి అముమేవ లోకమవరుంధే. ఆదిత్యానాగుంసాయుధ్యం గచ్చతి సూర్యం జ్యోతిరవరుంధే. నమో రాజ్ఞే నమో వరుణాయేతి యవ్యాని జుహోతి. అన్నాద్యస్యావరుధ్యై వయోభోర్వాతో అభివాతో స్రాతి యవ్యాని జుహోతి. పశూనామవరుధ్యై ప్రాణాయ స్వాహాభ్యానాయ స్వాహేతి సంతతి హోమాన్ జుహోతి. సువర్గస్య లోకస్య సంతత్యై సితాయ స్వాహాసితాయ స్వాహేతి ప్రముక్తేర్జుహోతి. సువర్గస్య లోకస్య ప్రముక్తై పృథివ్యై స్వాహాంతరిక్షాయ స్వాహేత్యాహ. యథాయజురేవైతత్ దత్వతే స్వాహా దంతకాయ స్వాహేతి శరీర హోమాంజుహోతి. పితృలోకమేవ తైర్యజమానో వరుంధే. కస్త్వాజునక్తి సత్వాజునక్తి పరిధీన జునక్తి. ఇమే వై లోకాః పరిధయః ఇమానేవాస్మై లోకాన జునక్తి. స్వర్గస్య లోకస్య సమష్ట్యై యః ప్రాణతో య ఆత్మగా ఇతి మహిమానౌ జుహోతి. స్వర్గో వై లోకో మహః స్వర్గమేవ తాభ్యాం లోకం యజమానో వరుంధే. ఆ బ్రహ్మన్ బ్రాహ్మణో బ్రహ్మవర్చసే జాయతామితి సమస్తాని బ్రహ్మవర్చసాని జుహోతి. బ్రహ్మవర్చసమేవ తైర్యజమానో వరుంధే. జగ్నిబీజమితి జుహోత్యనంతనిత్యై అగ్నయే సమనమత్ పృథివ్యై సమనమదితి సన్నతి హోమాంజుహోతి. స్వర్గస్య లోకస్య సన్నత్యై భూతాయ స్వాహా భవిష్యతే స్వాహేతి భూతా భవ్యౌ హోమౌ జుహోతి. అయం వై లోకో భూతం అసౌ భవిష్యత్ అనయోరేవ లోకయోః ప్రతిష్ఠతి. సర్వస్యాప్యై సర్వస్యావరుధ్యై యదక్రందః ప్రథమం జాయమానయుక్తిస్వస్థోమీయం జుహోతి. సర్వస్యాప్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. యోశ్వమేధేన యజతే యగుచైనమేవం వేద యజ్ఞగం రక్షాగస్య జిఘాగం సన్న సయేతాన్ ప్రజాపతిర్నక్తగం హోమాన పశ్యత్ తాన జుహోత్. తైర్వై స యజ్ఞాద్రక్షాగస్య పాహన్ యన్నక్తగం హోమాన్ జుహోతి. యజ్ఞాదేవతైర్యజమానో రక్షాగస్య పహంతి. ఉషసే స్వాహావ్యష్ట్యే స్వాహేత్యంతతో జుహోతి. స్వర్గస్య లోకస్య సమష్ట్యై ఏకయోపో వైకాదశమీవ అన్యేషాం యజ్ఞానాయోపా భవంతి. ఏకవిగుంశిన్యశ్వమేధస్య స్వర్గస్య లోకస్యాభిజిత్యై వైలయో వా ఖాదిరో వా పాలాశో వా అన్యేషాం యజ్ఞక్రతూనాయోపా భవంతి. రాజ్యుదార ఏక విగుంశత్యరత్నిరశ్వమేధస్య స్వర్గస్య లోకస్య సమష్ట్యై నాన్యేషాం పశూనాంతే జన్యా అవద్యంతి అవద్యంత్యశ్వస్య. ఆత్మా వైతే జనీ ఆత్మనోపహత్యై పక్షశాఖాయామన్యేషాం పశూనామవద్యంతి ఏతస శాఖాయామశ్వస్య. అప్సుయో నిర్వా అశ్వః అప్సుజో వేతస స్వ ఏవాస్యజో నావవద్యతి. యూపేషు గ్రామ్యాన్ పశూన్ గింజంతి ఆరోకేష్ణ్యాన్ ధారయంతి. పశూనాం వ్యావృత్యై ఆ గ్రామ్యాన్ పశూన్ లభంతే పారణ్యాన్ సృజంతి. ఆత్మనోపహత్యై రాజ్యుదాలమగ్నిష్టం వినోతి. భ్రూణహత్యాయా అపహత్యై ఔతుద్రవాభితో భవతః పుణ్యస్య గంధస్యావరుధ్యై. భ్రూణహత్యామేవాస్మాదపహత్య పుణ్యేన గంధేదో భజతః పరిగృహ్ణాతి షడ్వైరవా భవంతి బ్రహ్మవర్చసస్యావరుద్ధ్యై షట్ఖాదిరాః తేజసోవరుద్ధ్యై షట్పాలాశాః సోమపీఠస్యావరుద్ధ్యై ఏకవింశతిః సంపద్యంతే ఏకవింశతిర్మే దేవలోకాః ద్వాదశవాసాః పంచర్తవః త్రయ ఇమే లోకాః అసావాదిత్య ఏకవింశః ఏష సువర్గో లోకః సువర్గస్య లోకస్య సమష్ట్యై శతం వశవో భవంతి శతాయః పురుషః శతేంద్రియః ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి సర్వం వా అశ్వమేధ్యాప్నోతి అపరిమితా భవంతి అపరిమితస్యావరుద్ధ్యై బ్రహ్మవాదినా వదంతి తస్మాత్ సత్యాత్ దక్షిణతో అన్యేషాం పశూనామపద్యంతి ఉత్తరతోశ్వస్యేతి వారుణో వా అశ్వః ఏషా వై వరుణస్య దిక్ స్వాయామేవాస్య దిశ్యవద్యతి యదితరేషాం పశూనామపద్యతి శతదేవత్యన్వేనావరుంధే చితేర్జ్ఞావధివైతసే కటేశ్వం చినోతి అప్సుజో నిర్వా అశ్వః అప్సుజో వేతసః స్వ ఏవైనయో నౌ ప్రతిష్టాపయతి పురస్తాత్ ప్రత్యంచంతో పరం చినోతి పశ్చాత్ ప్రాచీనం గో మృగం ప్రాణాపానావేవాస్మిన్ సంయంచౌ దధాతి అశ్వంతో పరంగో మృగమితి సర్వభూత ఏతాంజుహోతి ఏషాన్ లోకానామభిజిత్యై ఆత్మనాభిజుహోతి సాత్మానమేవై నగుం సతనం కరోతి సాత్మాముష్మిల్లోకే భవతి య ఏవం వేద అథోపసో రేవధారాంతేనావరుంధే ఇదవర్గాయస్వాహా పరివర్గాయస్వాహేత్యాహ సంవత్సరో వాయువర్గః పరివత్సరో బలివర్గః సంవత్సరాదేవ పరివత్సరాదాయురవరుంధే ఆయురేవాస్మిన్ దధాతి తస్మాదశ్వమేధజాజీ జరసా విశ్రసామం లోకమేతి ఏకవింశోర్నిర్భవతి ఏకవింశ స్తోమః ఏకవింశతి రుజూపాః యథా వా అశ్వావర్షభా వా వృషాణః సర్గస్ఫురేరన్ ఏవమేతత్ స్తోమాః సర్గస్ఫురంతే యదేకవింశాః తేజత్సమృచ్ఛేరన్ హన్యేతాస్య యజ్ఞః ద్వాదశ ఏవాగ్నిస్యాదిత్యాహుః ద్వాదశ స్తోమః ఏకాదశజూపాః యద్వాదశోగ్నిర్భవతి ద్వాదశమాసాః సంవత్సరః సంవత్సరేణైవాస్మా అన్నమవరుంధే యద్దశజూపా భవంతి దశాక్షరా విరాట్ అన్నం విరాట్ విరాజైవాన్నాద్యమవరుంధే య ఏకాదశః స్థ ఏవాస్యైసః గృహ ఏవైనాంతేన తదాహుః యద్వాదశోగ్నిస్యాద్వాదశ స్తోమ ఏకాదశజోపాః యథా స్థూరిణాయాయాత్ ఆదృక్తద్ ఏకవింశ ఏవాగ్నిస్యాదిత్యాహుః ఏకవింశ స్తోమః ఏకవింశతిర్యోపాః యథా పృష్టిభిర్జాతి తాదృగేవ తత్ యో వా అశ్వమేధే తిస్రః క్రకుభో వేద క్రకుద్ధరాజ్ఞాం భవతి ఏకవింశోగ్నిర్భవతి ఏకవింశ స్తోమః ఏకవింశతిర్యోపాః ఏతా వా అశ్వమేధే తిస్రః క్రకుభః య ఏవం వేద క్రకుద్ధరాజ్ఞాం భవతి యో వా అశ్వమేధే త్రీణి శీర్షాణి వేద శిరోహరాజ్ఞాం భవతి ఏకవింశోగ్నిర్భవతి ఏకవింశ స్తోమః ఏకవింశతిర్యోపాః ఏతాని వా అశ్వమేధే త్రీణి శీర్షాణి య ఏవం వేద శిరోహరాజ్ఞాం భవతి దేవా వా అశ్వమేధే పవమానే స్వర్గం లోకన్న ప్రాజానన్ తమశ్వః ప్రాజానాత్ యదశ్వమేధే స్వేన మేధ్యేనోదంచో బహిష్పవమానకం సర్పంతి స్వర్గస్య లోకస్య ప్రజ్ఞాత్యై న వై మనుష్యః సువర్గం లోకమంజసా వేద అశ్వో వై సువర్గం లోకమంజసా వేద యదుద్గాతోద్గాయేత్ యథా క్షేత్రజ్ఞాన్యేన పథా ప్రతిపాదయేత్ పాదరేతత్ ఏకాతారమపరుధ్య అశ్వముద్గీథాయ ప్రణీతే యథా క్షేత్రజ్ఞాన్యసానయతి ఏమేనమశ్వస్సువర్గం లోకమంజసానయతి ఉచ్చమన్మారభంతే స్వర్గస్య లోకస్య సమష్ట్యై హింకరోతి సా మైవాక హింకరోతి ఉద్గీథ ఏవాస్య సహ బడబా ఉపరుంధంతి మిథునత్వాయ ప్రజాత్యై అథో యథోపజాతార ఉపగాయంతి తాదృగేవ తత్ ఉదగాసీత స్వామేధ్య ఇత్యాహ ప్రజాపత్యో వా అశ్వః ప్రజాపతిరుద్గీథః ఉద్గీథమేవావరుంధే అథో రుక్సామయోరేవ ప్రతిష్ఠతి హిరణ్యేనోపాకరోతి జ్యోతిర్వై హిరణ్యం జ్యోతిరేవ ముఖతో దధాతి యజమానే చ ప్రజాసు చ అథో హిరణ్య జ్యోతిరేవ యజమానస్సు వర్గం లోకమేతి పురుషో వై యజ్ఞః యజ్ఞః ప్రజాపతిః యదశ్వే పశోన్నియుంజంతి యజ్ఞాదేవ తద్యజ్ఞం ప్రయుంతే అశ్వంతో పరంగో మృగం తానగ్నిష్ఠ ఆలభతే సేనాముఖమేవ తత్సగ్గిష్యతి తస్మాద్రాజముఖం భీష్మం భావుకం ఆగ్నేయం కృష్ణగ్రీవం పురస్తాల్లలాటే పూర్వాగ్నిమేవతం కురుతే తస్మాత్ పూర్వాగ్నిం పురస్తాత్ స్థాపయంతి ఔష్ణమన్వంచం అన్నం వై పూషా తస్మాత్ పూర్వాగ్నవాహార్యమాహరంతి ఐంద్రాపోష్ణముపరిష్టాద్ ఐంద్రో వైరాజన్యోన్నం పూషా అన్నాద్యైనైవైనముభజతః పరిగృహ్ణాతి తస్మాగ్రాజన్యాన్నాదో భావుకః ఆగ్నేయౌ కృష్ణగ్రీవౌ బాహువోః బాహువోరేవ వీర్యం ధత్తే తస్మాగ్రాజన్యో బాహుబలీ భావుకః త్వాష్ట్రో లోమశ సఖ్యౌ సఖ్యోః సఖ్యోరేవ వీర్యం ధత్తే తస్మాగ్రాజన్య ఊరుబలీ భావుకః చితిపృష్టౌ బార్హస్పత్యౌ పృష్ఠే బ్రహ్మవర్చసమేవోపరిష్టాద్ధత్తే అథో కవచే ఏవైతే అభితః పర్యోహతే తస్మాద్రాజన్యః సన్నద్ధో వీర్యం కరోతి ధాత్రే పృషోదరమధస్తాత్ ప్రతిష్టామేవైతాం కురుతే అథో ఇయం వై ధాతా అస్యామేవ ప్రతిష్ఠతి శౌర్యం బలక్షం పుచ్ఛే ఉత్సేధమేవ తం కురుతే తస్మాదుత్సేధం భయే ప్రజా అభిసర్గశ్రయంతి ఓం ఇతి తృతీయాష్టః అష్టమ ప్రశ్నః సమాప్తః